కళ్ళల్లు తెలుస్తుంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే. కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. గుండెల్లు ఏముందు కళ్ళల్లు తెలుస్తుంది. పెదవుల్లు ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా హో మనసా మనసా మనసా. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది.